జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ, కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. అరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశ శిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులరా, శూర్పణఖ లక్ష్మణస్వామిని చూసి అతనే అందంగా ఉన్నాడు కదా అని ఆనందపడింది. బంగారు పోత పోసిన విగ్రహంలాగా ఉన్నాడు ఈయన అని. ఏమయ్యో నువ్వు ఆ ముందు కూర్చున్న ఆయనకి తమ్ముడువేనట్టు కదా. అవును, అయితే ఏమి? ఏం లేదు, ఆయన నన్ను పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఏమిటమ్మా నిన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి నేను? అవును, నీకు భార్య లేదట కదా. ఆయనకు భార్య ఉన్నదట, అందుకని చెప్పాడు. అయ్యో పిచ్చిదానా, ఆయన రాజు, నేను సేవకుణ్ణి. రాజులకి ఎంతమంది భార్యలు ఉంటే ఏమి? నువ్వు నన్ను చేసుకుంటే సేవకురాలు అయిపోతావు, నువ్వు కూడా సేవ చేయాల్సి వస్తుంటుంది. నువ్వేమో మంచి వంశంలో పుట్టిన దానివి, మరి మహాపరాక్రమశాలురు నీ సోదరులు, అలాంటిది నువ్వు దాసీగా ఎలా ఉంటావు? అబ్బే నాకేం బాగలేదు అంటే మళ్ళీ ఇటొచ్చేసింది. ఇటొచ్చేసి, ఏమయ్యా మరి నువ్వు ఎన్నైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు కదా, ఆయన సేవకుడు అంటున్నాడు, నువ్వేమో తమ్ముడు అంటున్నావు, అది నాకేం బాగలేదు, నువ్వే చేసుకోండి. అయ్యయ్యో ఆయన తమ్ముడు, తమ్ముడు సేవకుడు ఎలా అవుతాడు? ఏదో పని చేస్తున్నంత మాత్రాను సేవకుడు అవుతాడా? తమ్ముడు తమ్ముడే, ఏం పర్వాలేదు, ఆయన్ని చేసుకో అంటే దానికి ఆట పట్టిస్తున్నారు అని తెలిసింది. ఈ మధ్యలో ఉన్నటువంటిదిగో ఈవిడే కదా కారణము. ఒక స్త్రీ ఈవిడ కానీ లేకపోతే ఏం చేస్తారు మీరు, నా వెంటే పడతారు అని చెప్పి ఈవిడని నేను భక్షిస్తాను అని తన యొక్క సహజ రూపాన్ని ధరించింది. కామరూపాన్ని విడిచిపెట్టేసి ఒక్కసారి భయంకరంగా సీతమ్మ మీద పడబోతూ ఉంటే ఆమె భయంతో కేకలు పెట్టింది. అప్పుడు రామచంద్రస్వామి, లక్ష్మణ ఉపేక్ష చేయకూడదు, దీన్ని విరూపణ చేయమని అంటే ఆయన గబాలను పరిగెత్తుకొచ్చాడు. కత్తి తీసుకొని, చిన్న కత్తి, ఖడ్గం అది, వచ్చి అలా పట్టుకున్నాడు. ఆ పట్టుకోగానే ఏమైంది, బాగా ముందుకి జారి వచ్చి ఉన్నాయి ముక్కు చెవులు కూడా మొత్తం. అవి పట్టుకుంటే ఉద్ధృత్య ఖడ్గం చిచ్చేద కర్ణనాశం మహాబల. ముక్కు చెవులు కూడా ఒక్కసారి కోసేశాడు. కోసేసేటప్పటికి పెద్ద పెడబొబ్బు పెట్టింది. సా విరూప మహాఘోర రాక్షసి శోణితోక్షితానాద వివిధాన్ నాదాన్ యథా ప్రవృషితో యథ. ఆ వర్షాకాలపు మేఘముల్లాగా పెద్ద ధ్వని ఫిట్కారస్రవదస్రమై పెదవి కంపింపన్ మొరల్గిట్టి ప్రావృత్కాలంబుద గజ్జగల్వగా. కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో ఈ ఘట్టము ఆ గోదాదేవి ఉపాలంబం చేసేటప్పుడు చెప్తాడు ఈ పద్యాన్ని. గోదమ్మ చెప్పింది అన్నట్లుగా ఫీట్ అని పెద్ద మోత మోగిందట. ప్రావృత్కాల అంబుద గజ్జ, ఆ వర్షాకాల మేఘము యొక్క ధ్వనిని మించిపోయింది. పెద్ద కేకబెట్టింది. కేకబెట్టి ఆ రక్తం కారుతూ ఉంటే, చూడండి మీ పని చెప్తాను అని అంటూ గర్జిస్తూ కూడా తతస్తు సా రాక్షస సంఘ సంవృతం ఖరం జనస్థానగతం విరూపిత ఉపేచ్చ. ఖరుడు ఉన్నాడు అక్కడ జనస్థానంలో, అతడి దగ్గరకు పరుగులు తీసుకుంటూ పోయింది. ఏమిటి అప్పయ్యా, ఎవరు నీకు ఇలా చేశారు? ఎవడికి నూకలు చెల్లిని, ఎవడికి మెడ మీద తల ఉండకుండా బరువు ఎక్కిందా? అంటే ఎవరు అని అంటే చెబుతూ ఉన్నది ఎవరు చేశారు తనని ఇలా అంటే, తరుణౌ రూపసంపన్నౌ తతశూర్పణఖ వాక్యం సబాష్పమిదమబ్రవీతు. ఏడుస్తూనే చెబుతూ ఉన్నది అంటున్నాడు వాల్మీకి. శూర్పణఖ ఏడుస్తూనే చెబుతుందట. ఏమని, ఎవరు కోశారంటే, తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ. ఇదేమిటే నీ బొందబెట్ట, ఈ ముక్కు చెవులు ఎవరు కోశారేనంటే పొగిడి చేస్తావేంటే? ఎవరు ఇంకా చెబుతూనే ఉంటుంది, ఫలమూలాసినవు దాంతవు తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథ శాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌవ మానుషౌవా తౌ న తర్కయితుముత్సహే. ఏం చెబుతాంరా? ఒరే, వాళ్ళు అసలు దేవతలు మనుష్యులు కూడా తెలియటం లేదు నాకు, వాళ్ళు సామాన్యులు కాదు అని చెబుతూ ఉన్నది. మరి తరుణులు, రూపసంపన్నులు, సుకుమారులు, మహాబలులు, పుండరీక విశాల నేత్రములు కలిగినటువంటి వారు అని అంటూ దీనికి మన గోవిందరాజస్వామి వారి వ్యాఖ్యానాన్ని కూడా చూద్దాం. తరుణౌ ఇచ్చాది, తరుణౌ అనేది చెప్తూ ఉన్నారు అని అంటూ ఉన్నారు ఆయన ఆ శ్లోకము ద్వారా. నను వ్యక్తమాఖ్యాహి కేన త్వమేవం రూప విరూపిత ఇది పృచ్ఛంతం కరం. ఎవరే నిన్న ఇలా చేశారు అని కరుడు అడిగితే కరం ప్రతి ఆ కరుడితో అంటూ ఉన్నదట, పుత్రౌ దశరథ శాస్తాంభ్రాతరౌ రామలక్ష్మణౌ ఇచ్చేవ వక్తవ్యే. ఇలా చెప్పాలి అనుకుని దశరథ కుమారులు వాళ్ళిద్దరూ రామలక్ష్మణులని చెప్పాలని అనుకున్నది, అనుకుని ఇలా తనకి అప్రయత్నంగా వచ్చేస్తున్నదట తరుణౌ ఇచ్చాదిన. ఎందుకు పొగిడిందంటే, రామాది సౌందర్యాదికం కిమర్థం కథయతీతి చేత్తు అశ్యాహ వైరూప్య జాతేపి వైరాగ్య అజననాతు కామమోహాతిశయేన భ్రాత్రాది సన్నిధానేపి హృద్గతమేవ ఉక్తవతి. దానికేమీ కోపం రాలేదు, వారి మీద విరాగము పుట్టలేదు, ఇలా తన్ని విరూపిణి చేసినా సరే సోదరుడి దగ్గర కూడా చెబుతూ ఉన్నదట. మరి సోదరుల దగ్గర అలా పొగుడతారా? పొగడరు కదా, పరపురుషులని. కానీ అలా చెబుతుంది ఏంటంటే, హృద్గతం ఆ హృదయం లోపల ఉన్నటువంటిది అప్రయత్నంగా బయటకు వచ్చేస్తూ ఉంది, కావాలని కూడా కాదు. అంత గాఢంగా హత్తుకుపోయింది రాముని రూపము తన హృదయంలో. అలా చెబుతూ ఉన్నది, అనుకూలానాం ప్రతికూలానాంచ రామం దృష్టవత దృష్టవతాం అయమేవ స్వభావ. రాముడిని కానీ చూసినట్లయితే వాళ్ళు అనుకూలురు కావచ్చు, ప్రతికూలురు కావచ్చు, ఇదే విధంగా ఉంటుందట స్వభావము. ఆ రాముని ఆ దివ్యమంగళ విగ్రహం అది ఎక్కడా కూడా ప్రపంచంలో లేనటువంటిది, అది అప్రాకృత విగ్రహం. ఎవరైనా సరే అంతే. అతయేవా, అందుకనే యాని రామస్య చిహ్నానీతి పృష్టవతీం సీతాం ప్రతి త్రిస్థిర త్రిప్రలంబశ్చైతి వక్తవ్యే. అలాగే తరువాత కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది రాముడు ఎటువంటి వాడు అని సీతమ్మ అడిగితే ఆంజనేయ స్వామి చెప్పాడట, త్రిస్థిర త్రిప్రలంబశ్చ, త్రిస్థిరుడు త్రిప్రలంబుడు అని అంటూ ఆ రాముని యొక్క సాముద్రికోక్త లక్షణములన్నీ చెప్పేస్తాడు. ఈయన పురుషుడు కనుక, అలా పండితుడు, నవవ్యాకరణ పండితుడు కనుక తనది చూడగానే హృదయమునందు హత్తుకుపోయింది. అలా మరి ఆమె అడుగుతుంది ఇలా చెప్పాలి అని ముందు ఊహించుకునే ఉన్నాడు ఆయన? ఏం లేదు, ఆమె అడిగింది ఈయన చెప్పేస్తూ ఉన్నాడు. హృద్గతమైన రామరూపం ఈయన ఇలా చెబుతూ, రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర ఇచ్చేవమాహ హనుమాన్. అలా హనుమంతుడు చెప్పాడు రాముడు కమలపత్రాక్షుడు సర్వజీవులకు కూడా మనోహరుడు అని. సుప్త ప్రమత్త కుపితానాం భావజ్ఞానం దృష్టమితి న్యాయేన యద్వా. లేకపోతే ఇంకేమిటనంటే, సుప్త నిద్రపోయేటప్పుడు సహజ స్వభావం ఉంటుందట, వాడిని కదిపి అప్పుడు లేపితే అంత చెప్పేస్తాడు ఉన్నదేదో. ప్రమత్త బాగా తాగి ఉంటాడు, ఆ తాగినప్పుడు అప్పుడు నిజాలే వచ్చేస్తూ ఉంటాయట. అలాగే కుపితానాం, కోపం వచ్చినప్పుడు కూడా అలాగే సహజమైనటువంటి స్థితే వచ్చేస్తూ ఉంటుందట. దీనికే మనకి చెబుతూ ఉంటారు, ఒక కృష్ణదేవరాయల సభకి ఒక నర్తకి వచ్చి అన్ని భాషల్లోనూ మాట్లాడుతూ ఉంది గడగడ గడగడ, మాతృభాష ఏదో చెప్పమన్నదట. మరి ఏది మాతృభాష అంటే, మరి అన్ని సంస్కృతము, తెలుగు, తుళు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ అన్ని భాషలు మాట్లాడుతుంది, ఏది మాతృభాష తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటే ఆ తెనాలి రామలింగుడు కాలు మీద తొక్కాడట. అట్లా పక్కకు పక్కకి వెళ్ళి ఆ కాలు మీద తొక్కేటప్పటికి ఒకసారి దానికి కోపం వచ్చేసి ఆ తులు భాషలో తిట్టేసింది, అది మాతృభాష అని చెప్పేశాడు, ఇది దీని మాతృభాష. అలాగే కోపం వచ్చినప్పుడు సహజమైనటువంటి స్థితే ఉంటుంది. భావజ్ఞానం దృష్టమితి న్యాయేన, వారి వారి ఏమనుకుంటున్నారు అని బయటకు వచ్చేస్తాయట ఆ సమయంలో, అలా వచ్చేస్తూ ఉన్నది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి శూర్పణఖకి, అన్ని రకాలు ఉన్నాయి, హృద్గతమైనటువంటి ఆ స్వరూపం అంతా బయటకు వస్తూ ఉన్నది. తరుణవు కామినీనాం ప్రథమ ఆకర్షకం వయయేవహి, తరుణులు అంటే తరుణంలో ఉన్నారు, యవ్వనంలో ఉన్నారు వాళ్ళు, మొట్టమొదట ఆకర్షించేది వయస్సు అంటూ ఉన్నారు. అలాగే అతః తదుచ్యతే పరస్పర పరిహాసకరణేన ఉభయత్ర భావబంధ విశేషాత్ ద్వివచనం, ఇద్దరిని గురించి చెబుతూ ఉంది ద్వివచనంలో అంటూ ఉన్నారు. వయసాతుల్యత్వేపి రూపకి మనయోస్ తారతమ్యమస్తి, పని వయస్సులో తారతమ్యం లేదు, యవ్వనంలోనే ఉన్నారు కానీ రూపంలో ఏమైనా వారికి యవ్వనంలో ఉన్నంత మాత్రాన అందంగా ఉండాలని ఏమున్నది, కానీ సుకుమారులు అంటూ ఉన్నదట. తరుణవు రూపసంపన్నవు, తర్వాత సుకుమారులు, రూపం సౌందర్యం, రూపం అంటే శరీర సౌందర్యం, తేన సంపన్న సమృద్ధవు. ఇతరేషాం కామాదీనాం రూపమాభ్యాం భిక్షిత్వ సంపాదయితవ్యమితి మన్యమానా, ఇతరులకి ఆ రూపం అని అంటే ఏదో యవ్వనం అంటే కాలాన్ని బట్టి వచ్చేస్తూ ఉంటుంది, రోజులు గడుస్తూ ఉంటాయి కదా పుట్టిన బిడ్డకి, అలా వచ్చేటప్పటికి 20-25 యవ్వనం వచ్చేస్తుంది, కానీ రూపం ఎలా వస్తుంది, అది సంపాదించుకోవాలి కానీ సాధ్యపడేది సామాన్యంగా కాదు. కానీ వీళ్ళు రూపసంపన్నులు, తేన ఉత్పన్నం ద్రవ్యం క్షణం అగుణం తిష్టతీతి న్యాయం విహాయ రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత ఇచ్చుక్తర్త్యా ధర్మిణా సహ ఏవ ఉత్పన్న రూపవు. ఆ రూపం వీరికి ఉత్పన్నము పుట్టిన దగ్గర నుంచి, వారికి ప్రసూత పుట్టిన దగ్గర నుంచి కూడా అలాంటి రూపమే ఉన్నదట. సామాన్యంగా ద్రవ్యానికి లక్షణం చెప్పేటప్పుడు ఉత్పన్నం ద్రవ్యం క్షణం అగుణం అని చెబుతూ ఉంటారు తార్కికులు. అంటే పుట్టినటువంటి దానికి ఒక క్షణము మాత్రమే, ఏ గుణము ఉండదట, ఒక క్షణం ఉండదు, అంటే అది ఒక క్షణం కూడా నిలబడదు, ఏది క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. కానీ వీరిది మారలేదు. చిన్నప్పుడు చాలామంది బాగానే ఉంటారు పిల్లలు, ఎర్రగా ఉన్నారు అని అంటే పెద్దవాళ్ళు అయితే నల్లగా అయిపోతారు. ఇలాగే అవయవాలు కానీ ఇవన్నీ కానీ మారిపోతూ ఉంటాయి, కానీ వీరికి అలా మారలేదు. వయోరూపసత్వేపి కిం కఠిన స్పర్శవు, అయితే వయస్సు రూపము ఉన్నంత మాత్రాన కఠినముగా ఉండకూడదనే ఉంది, అంతా బాగా గట్టిగా ఉంటుంది కొంతమందికి శరీరం కర్రలాగా బిగుసుకుపోయి, అదిగో అటువంటిది ఏమీ లేదట. నేత్యాహ అలాగ లేదు. సుకుమారవు పరుషతరభవత్ శరీరవన్ అభవతి అనయో శరీరం, పరుషతరమైన శరీరం కాదు ఇద్దరిది కూడా, కింటు పుష్పహాస సుకుమారవు, పుష్పము వంటి మెత్తని శరీరం అట ఇద్దరిది కూడా. ఏవం సౌకుమార్యసత్వేపి రతివయ్యాచ్చే కిం శ్రాంతౌ స్యాతాం, సౌకుమార్యం ఉన్నంత మాత్రం చేత ఒక్కొక్కసారి ఆ రతిక్రీడల యందు అలసిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు వీరో మహాబలవు, మహాబలవంతులు సుమా, ఏమీ అలుపనేది అసలు ఎరగరట, ఏ ఆటలాడినా ఎట్లా చేసినా ఏం తిరిగినా ఏమీ అలుపు తెరగదు, అందుకని మహాబల సంపన్నులు. రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ అంటాడు వాల్మీకి మహర్షి అక్కడ అని చెబుతూ ఉన్నారు. అటువంటి బల సంపన్నులు ఇద్దరు కూడా. అప్పుడు మరి ఏమైనా ఆ వైకల్యం వికలత్వం ఏమన్నా వస్తూ ఉంటుందా, లేదు. పుండరీక విశాలాక్షవు, పుండరీకములు అంటే నేత్రములు, సంరక్త నయనా ఘోరవు, వాళ్ళిద్దరిది కూడా ఎర్రని జీరలు కలిగినటువంటి తెల్లని కళ్ళు, నల్లని గుడ్లు. ఈ పుండరీకం అనేదే ఆయన అసలు పరమాత్మ అనేది తెలియజెప్పేటటువంటిది ఆయనకు తప్ప ఎవ్వరికీ ఉండవు. ఈ పుండరీకాక్షత్వము ఆయనదే. ఉపనిషత్తులన్నీ అవే పొగుడుతూ ఉన్నాయి. ఋషులందరూ కూడా అటువంటి రూపాన్ని తత్తే రూపం నీ రూపం నాకు చూపించవయ్యా అని అడుగుతూ ఉంటారు. ఆ సూర్యమండల అంతర్గతుడు అయినటువంటి హిరణ్య శ్మశ్రుహు హిరణ్య ప్రణఖాత్ సర్వయేవ హిరణ్య మొత్తం అంతా హిరణ్మయ రూపమది. తస్య యథాకప్యాసం పుండరీకమేవ మక్షిణి. ఆయనకి పుండరీకముల వంటి సూర్యకిరణముల చేత వికసించిన పుండరీకముల వంటి నేత్రములు. అందుకే విశ్వామిత్రుడు కూడా మోహించాడు. ఆ దివ్య సౌందర్యాన్ని చూసి ఆయన కూడా ఆస్వాదించాడు. మరి ఆ రామలక్ష్మణులకు ఎంత సేవ చేశాడండి ఆయన. బ్రహ్మర్షయ్యి వాళ్ళ బ్రతిమాలు తీసుకుపోయి వాళ్ళకి పక్కలేయటము, మరి పరిచర్య చేయటము, ఆ రూపాన్ని చూసి ఆనందించేశాడు. అలా విశ్వామిత్రుడికే 50,000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడే అలా అయిపోయాడు. మరి అలాంటిది ఒక స్త్రీ, అక్కడ పురుషుడు ఇంద్రియజయం కలవాడు, ఇక్కడ స్త్రీ, పైగా రాక్షసి, కామరూపిణి, ఇచ్ఛావిహారము, వారికి ఎంతమందితో తిరిగినా ఏ విధమైనటువంటి కట్టుబాట్లు ఉండవు, అలాంటి దశలో ఉన్న దానికి రావటం అంటే మరి చాలా గొప్ప విషయమే కదా. పైగా ముక్కు చెవులు కోసేసి ఇలా విరూపిణి చేస్తే పొగుడుతూ ఉన్నది. మరి నిజంగా రామాయణంలో ఇలాంటి ఘట్టం మరొకటి కనపడదు. చాలా అద్భుతమైనటువంటిది ఇది. రామ సౌందర్యము, ఆ రాముని యొక్క గుణములు మోహించేసింది, రూపగుణాలకి వశీకృతురాలైపోయింది. పుండరీక విశాలములు వంటి నేత్రములు కలిగినటువంటి వారు. అవయవ శోభ అద్వితీయంగా ఉన్నది. కానీ ఆ అవయవ శోభకి చీరకృష్ణాజినాంబరవు పని వాళ్ళు ఏమైనా అలంకరించుకున్నారా? మంచి బంగారు వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ ఏమీ లేదట. నారచీరలు, జింక చర్మాలు ఇవే కట్టుకుని ఉన్నారు. కిమివహి మధురాణం మండనం నాకృతీనాం అంటారు. ఆ మధురమైనటువంటి సహజముగా ప్రకృతి సిద్ధమైనటువంటి దానికి అలంకారం ఎందుకు? కాళిదాసే అంటాడు అనుకుంటే ఈ వాక్యాన్ని శాకుంతలంలో, అభిజ్ఞాన శాకుంతల నాటకంలో శకుంతలను చూసి అనుకుంటాడు. మరి శకుంతలకేమి ఆభరణాలు లేవు, ఆరణ్యకములైనటువంటి పువ్వులు ఏవో పెట్టుకుని ఉంటుంది శకుంతల. ఆ అలంకారములు, మండనములు, అలంకారాలు లేవు, సహజ సిద్ధమైన అందానికి అలంకారాలు ఎందుకు అన్నట్లుగానే వల్కల అజినధారణేపి అతిరమణీయవు. అవి ధరించి వల్కలములు, నారచీరలు కట్టుకున్నా, చర్మాలు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉన్నారు. కానీ మనకు చెప్పేటప్పుడు లోకంలో ఒక వాడుక ఉంటుంది, ఏమిటనంటే వస్త్రేణ వపుష వాచ అంటారు. వస్త్రము చేత ముందు గౌరవం అట. ఆ కట్టుకున్న వస్త్రాలను చూసి గౌరవిస్తుంది లోకం. అంటే గుడ్డి లోకం ఇది అని అర్థం. లోకమంతా గుడ్డిది. ఒక మంచిది కళ్ళు కలిగినటువంటిది ఒక శూర్పణఖ మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా గుడ్డేళ్ళే శూర్పణఖ ముందు. మరి వస్త్రాలు చూసే గౌరవిస్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా అంతా పండితులు అలా పెద్ద పెద్ద శాలువాలు, మంచి పట్టు వస్త్రాలు ఇవి కట్టుకున్న వాళ్ళకే గౌరవాలు. ఇలా ఉంటుంది ఈ లోకం. పై పై లోకం ఇదంతా చూసేటటువంటిది, డాబులు చూసేటటువంటిది. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు, వస్త్రాలు లేవు అని చెబుతూ ఉన్నారన్నమాట. మహావీర్య ఇతి భీతం ప్రతి తయోర్ దుర్బలత్వం ఉచ్యతే. వాళ్ళు తరుణులు అంటే ఊన షోడశ వరుస ఇచ్చు ఉక్తరీత్యా అంతకుముందు కూడా చెప్పి ఉంచారు. దశరథ చక్రవర్తి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు అయ్యో 16 ఏళ్ళు కూడా నిండలేదు నా కొడుక్కి అని అంటాడు. అయినా సరే మహాబలుడట, అప్పటికే మహాబలుడు ఆయన కనుక ఆ భయమేమి లేదు. మహాబలవంతులు సుమా, నీకు రాక్షసులను వీళ్ళు చంపగలరు, అహం వేద్మి నాకు తెలుసు అంటాడు విశ్వామిత్రుడు అక్కడ. అలాగే వారు మహాబలవంతులు, రూపసంపన్నులు. కన్యా కామయతే రూపం, కన్య ముందు రూపాన్ని వరిస్తూ ఉంటుంది. వనితాజన వశీకరణాయ శరీరం ఉద్భాస ఎంతో. వనితాజనములను వశీకరణ చేసుకునేటటువంటి శరీరము దివ్యమంగళ విగ్రహము రూపము రామునిది. అలా ఇంకా తరగదు. సరే చూద్దాం, రేపు చూద్దాం, వెళ్ళిపోచేస్తూ ఉన్నది. వర్ణన మరొక రీతిలో మళ్ళీ చెబుతూ ఉన్నారు. తిరిగి ఆ వ్యాఖ్యానాన్ని మళ్ళీ చూద్దాం రేపు. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.